కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమ కాండే తృతీయ ప్రపాఠకస్య ఘనపారాయణ ప్రారంభ. పృథివ్యై పృథివ్యై క్షత్రం క్షత్రం దృగం సమానో నో నమానో యమానో నో నమానో వలగహనో రక్షోహణో వలగహనో వాపవలగహనో రక్షోహణో రక్షోహణో వలగ గహనో వా సోహన ఇతి రక్ష హనః గహనో భావవలగహనో వలగహనో వనయామి నయామ్యో వలగహనో వలగహనో వనయామి వలగహన ఇతి వలగ హనః వనయామి నయామ్య భావనయామి వైష్ణవాను వైష్ణవాన్నయామ్య భావనయామి వైష్ణవాను వైష్ణవాను వైష్ణవాన్నయామి నయామి వైష్ణవాను యవో యవో వైష్ణవాన్నయామి నయామి వైష్ణవాను యవః వైష్ణవాను యవో యవో వైష్ణవాను వైష్ణవాను యవోస్ యవో వైష్ణవాను వైష్ణవాను యవోసి యవోస్య యవో యవోసి యవయ యవయాసి యవో యవోసి యవయాస్మదస్మద్యవయాస్మద్యవయాస్మద్యవయ యవజాస్మద్వేషోద్వేషోస్మద్యవయ యవజాస్మద్వేషః ద్వేషోద్వేషోస్మదస్మద్వేషో యవయ యవజ ద్వేషోస్మదస్మద్వేషో యవయ యవజద్వేషోద్వేషోజవయారాతీరరాతీర్యవజద్వేషోద్వేషో యవయారాతీరరాతీరయవజయవజారాతీరక్షోహణోరక్షోహణోరాతీర్యవజయవజారాతీరక్షోహణోరాతీరక్షోహణోరాతీరక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో రాతీరరాతీరక్షోహణో వలగహనః క్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనో వామవలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనో వా క్షోహణ ఇతి రక్ష అనః వలగహనో గావ వలగహనో వలగహనో వస్తృణామి స్తృణామ్యవ వలగహనో వలగహనో వస్తృణామి వలగహన ఇతి వలగ హనః స్తృణామి స్తృణామ్య వామ స్తృణామి రక్షోహాం వైష్ణవాం స్తృణామి వామ స్తృణామి వైష్ణవాణామి వైష్ణవాను వైష్ణవాన్ స్తృణామి స్తృణామి వైష్ణవాన్ రక్షోహణో రక్షోహణో వైష్ణవాన్ స్తృణామి స్తృణామి వైష్ణవాన్ రక్షోహణః వైష్ణవాన్ రక్షోహణో రక్షోహణో వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణో వలగహనః రక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనోభ్యభి వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనోభి రక్షోహణ ఇతి రక్షః వలగహనోభ్యభి వలగహనో వలగహనోభిజుహోమి జుహోమ్యభి వలగహనో వలగహనోభిజుహోమి విజుహోమి జుహోమ్యభ్యభిజుహోమి వైష్ణవాను వైష్ణవాన్ జుహోమ్యభ్యభిజుహోమి వైష్ణవాను హోమి వైష్ణవాన్ వైష్ణవాన్ జుహోమి జుహోమి వైష్ణవ వైష్ణవాన్ రక్షోహణ రక్షోహణ వైష్ణవాంజుహోమిజుహోమి వైష్ణవాన్ రక్షోహణ వైష్ణవాన్ రక్షోహణ రక్షోహణ వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణ వలగహన వలగహన రక్షోహణ వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణ వలగహన రక్షోహణ వలగహన వలగహన రక్షోహణ రక్షోహణ వలగహనావుప వలగహన రక్షోహణ రక్షోహణ వలగహనావుప క్షోహణావితి రక్ష హనౌ వలగహనావుప వలగహన వలగహనావుప దధామి దధామ్యుప వలగహనౌ వలగహనావుప దధామి వలగహనావితి వలగ హనౌ దధామి దధామి దధామి వైష్ణవీ వైష్ణవీ దధామి దధామి వైష్ణవీ దధామి వైష్ణవీ వైష్ణవీ దధామి దధామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ దధామి దధామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ క్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి పరి వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి క్షోహణావితి రక్ష హనౌ వలగహనౌ పరి పరి వలగహనౌ వలగహనౌ పర్యూహామి యూహామి పరి వలగహనౌ వలగహనౌ పర్యూహామి వలగహనావితి వలగ హనౌ పర్యూహామి యూహామి పరి పర్యూహామి వైష్ణవీ వైష్ణవీ ఊహామి పరి పర్యూహామి వైష్ణవీ ఊహామి వైష్ణవీ వైష్ణవీ ఊహామ్యూహామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ ఊహామ్యూహామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి పరి వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి క్షోహణావితి రక్ష హనౌ వలగహనౌ పరి పరి వలగహనౌ వలగహనౌ పరి స్తృణామి స్తృణామి పరి వలగహనౌ వలగహనౌ పరిస్తృణామి వలగహనావితి వలగ హనౌ పరిస్తృణామి స్తృణామి పరి పరిస్తృణామి వైష్ణవీ వైష్ణవీ స్తృణామి పరి పరిస్తృణామి వైష్ణవీ స్తృణామి వైష్ణవీ వైష్ణవీ స్తృణామి స్తృణామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ స్తృణామి స్తృణామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహ లగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ లగహనౌ వైష్ణవీ వైష్ణవీవ లగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ లగహనౌ వైష్ణవీ రక్షోహణామితి రక్ష హనౌ లగహనౌ వైష్ణవీ వైష్ణవీవ లగహనౌ లగహనౌ వైష్ణవీ బృహన్ బృహను వైష్ణవీ లగహనౌ లగహనౌ వైష్ణవీ బృహన్ లగహనామితి వలగ హనౌ వైష్ణవీ బృహన్ బృహను వైష్ణవీ వైష్ణవీ బృహన్నస్తి బృహన్ వైష్ణవీ వైష్ణవీ బృహన్నసి వైష్ణవీ బృహన్నస్సి బృహద్గ్రావా బృహద్గ్రావాసి బృహన్ బృహన్నసి బృహద్గ్రావా బృహద్గ్రావా బృహద్గ్రావాస్యసి బృహద్గ్రావా బృహతీం బృహతీం బృహద్గ్రావాస్యసి బృహద్గ్రావా బృహతీం బృహద్గ్రావా బృహతీం బృహతీం బృహద్గ్రావా బృహద్గ్రావా బృహతీంద్రాయేంద్రాయ బృహతీం బృహద్గ్రావా బృహద్గ్రావా బృహతీంద్రాయ బృహద్గ్రావేతి బృహత్ గ్రావా బృహతీంద్రాయేంద్రాయ బృహతీం బృహతీంద్రాయ వాచం వాచమింద్రాయ బృహతీం బృహతీంద్రాయ వాచం ఇంద్రాయ వాచం వాచమింద్రాయేంద్రాయ వాచం వద వద వాచమింద్రాయేంద్రాయ వాచం వద వాచం వద వద వాచం వాచం వద వదేసి వద విభోరస్సి విభోర్విభోరసి ప్రవాహ ప్రవాహణోసి విభోర్విభోరసి ప్రవాహణ విభోరితి విభో ప్రవాహ ప్రవాహణోసి ప్రవాహణో బంధిర్వన్య ప్రవాహణోసి ప్రవాహణో వన్ని ప్రవాహణో బంధిర్వన్య ప్రవాహణ ప్రవాహణో బంధిరస్యసి వన్య ప్రవాహణ ప్రవాహణో బంధిరసి ప్రవాహణ ఇది ప్రవాహణ నిరస్యసిబన్నిర్బన్నిరసి హవ్యవాహనో హవ్యవాహనో శివన్నిర్బన్నిరసి హవ్యవాహన హవ్యవాహనో హవ్యవాహనో స్థితి హవ్యవాహన స్వాత్ర శ్వాత్రో హవ్యవాహనో స్థితి హవ్యవాహన స్వాత్ర హవ్యవాహన శ్వాత్ర శ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహన శ్వాత్రోస్తి శ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహన శ్వాత్రోసి హవ్యవాహన ఇది హవ్యవాహన శ్వాత్రోస్తి శ్వాత్ర శ్వాత్రోసి ప్రచేత ప్రచేత అసి శ్వాత్ర శ్వాత్రోసి ప్రచేత ప్రచేత ప్రచేతాస్తి ప్రచేతస్తుథస్తు ప్రచేతాస్తి ప్రచేతస్తుథ ప్రచేతస్తుథస్తుథ ప్రచేత ప్రచేతస్తుథోస్తి తుథ ప్రచేత ప్రచేతస్తుథోసి ప్రచేత ఇది ప్రచేతస్తి తుథస్తుథోసి విశ్వవేద విశ్వవేద అసి తుథస్తుథోసి విశ్వవేద విశ్వవేద విశ్వవేద అస్తి విశ్వవేద ఉషి ఉషిక్ విశ్వవేద అస్తి విశ్వవేద ఉషిగు విశ్వవేద ఉషి ఉషిక్ విశ్వవేద విశ్వవేద ఉషిగస్యస్యుషి విశ్వవేద విశ్వవేద ఉషిగసి విశ్వవేద ఇది విశ్వవేదస్యుషి ఉషిగసి కవి కవిరస్యుషి ఉషిగసి కవి కవి కవిరస్యసి కవిరంగారి రంగారి కవిరస్యసి కవిరంగారి రంగారి రంగారి కవి కవిరంగారి రస్యస్యంగారి కవి కవిరంగారి రసి అంగారి రస్యస్యంగారి రంగారి రసి బంభారి బంభారి రసి అంగారి రంగారి రసి బంభారి బంభారి బంభారి రస్యసి బంభారి రమస్య రమస్య బంభారి రస్యసి బంభారి రవస్యు బంభారి రవస్యు రవస్యుర్బంభారి బంభారి రవస్యురస్య వస్యుర్బంభారి బంభారి రవస్యురసి వస్యురస్య వస్యుర వస్యురసి దువస్వాన్ దువస్వానస్య వస్యుర వస్యురసి దువస్వాన్ దువస్వాన్ దువస్వానస్య దువస్వాన్ శుంధ్యోశుంధ్యోర్దువస్వానస్య దువస్వాన్ శుంధ్యోవాన్ శుంధ్యోశుంధ్యోర్దువస్వాన్ దువస్వాన్ శుంధ్యోరస్య శుంధ్యోర్దువస్వాన్ దువస్వాన్ శుంధ్యోరసి శుంధ్యోరస్య శుంధ్యోశుంధ్యోరసి మార్జాలీయో మార్జాలీయోసి శుంధ్యోశుంధ్యోరసి మార్జాలీయోస్తి మార్జాలీయ సమ్రాట్ సమ్రాణ్మార్జాలీయోస్తి మార్జాలీయ సమ్రాట్ మార్జాలీయ సమ్రాట్ సమ్రాణ్మార్జాలీయో మార్జాలీయ సమ్రాటస్య సమ్రాణ్మార్జాలీయో మార్జాలీయ సమ్రాటసి సమ్రాటస్య సమ్రాట్ సమ్రాటసి కృషాను కృషానురసి సమ్రాట్ సమ్రాటసి కృషాను సమ్రాడితి సమ్రాటసి కృషాను కృషానురస్య కృషాను పరిషద్య పరిషద్య కృషానురస్యసి కృషాను పరిషద్య కృషాను పరిషద్య పరిషద్య కృషాను కృషాను పరిషద్యోసి పరిషద్య కృషాను కృషాను పరిషద్యోసి కృషానురితి కృషద్యోసి పరిషద్య పరిషద్యోసి పవమాన పవమానోసి పరిషద్య పరిషద్యోసి పవమాన పరిషద్య ఇది పరిషద్య పవమాన పవమానోస్తి పవమాన పృథక్వా పృథక్వా పవమానోస్తి పవమాన పృథక్వా పవమాన పృథక్వా పృథక్వా పవమాన పవమాన పృథక్వాస్తి పృథక్వా పవమాన పవమాన పృథక్వాసి పృథక్వాసి పృథక్వా పృథక్వాసి నభస్వాన్ నభస్వానసి పృథక్వా పృథక్వాసి నభస్వా పృథక్వేతి ప్రథక్వా ప్తురప్తురాజ్యేతు వేత్వాజ్యప్తురప్తురాజ్యేతు ఆజ్యస్య వేతు వేత్వాజ్యస్య వేతు స్వాహ స్వాహ వేత్వాజ్యస్య వేతు స్వాహ స్వాహ స్వాహ వేతు వేతు స్వాహాయమయజ్ఞ స్వాహ వేతు వేతు స్వాహాయం స్వాహాయమయజ్ఞ స్వాహ స్వాహ ఎన్నో నో యజ్ఞ స్వాహ స్వాహ ఎన్నో నోయమయన్నో అర్ఘ్యర్గన్నోయమయన్నో అగ్ని అగ్నిర్నో నో అగ్నిర్వరివో వరివోగ్నిర్నో నో అగ్నిర్వరివ అగ్నిర్వరివో వరివోగ్నిర్వరివ కృణోదు వరివోగ్నిర్వరివ కృణోదు వరివక్తృణోదు కృణోదు వరివో వరివక్తృణోద్వయమయం కృణోదు వరివో వరివక్తృణోద్వయం మృధోమృధోయం కృణోద్వయం మృధోమృధోయం కృణోద్వయం మృధ మృధో మృధోజమయం మృధ పురఃపురో మృధోజమయం మృధ పుర పురఃపుర మృధ మృధ పుర ఏతు పురఃపుర ఏతు ప్రభిందన్ ప్రభిందన్ నేతు పురఃపుర ఏతు ప్రభిందన్ ప్రభిందన్ ప్రభిందన్ నేతు ప్రభిందన్ ప్రభిందన్ని ప్రభిందన్ నయమో శత్రూన్ శత్రూ నయమయమో శత్రూన్ జయతు జయతు శత్రూ నయమయమో శత్రూన్ జయతు శత్రూన్ జయతు జయతు శత్రూన్ శత్రూన్ జయతు జరుహృషాణో జరుహృషాణో జయతు శత్రూన్ శత్రూన్ జయతు జరుహృషాణ జరుహృషాణో జరుహృషాణో జయతు జయతు జరుహృషాణోయమయం జరుహృషాణో జయతు జయతు జరుహృషాణోయం జరుహృషాణోయమయం జరుహృషాణో జరుహృషాణోయం వాజం వాజమయం జరుహృషాణో జరుహృషాణోయం వాజం అయం వాజం వాజమయమయం వాజం జయతు జయతు వాజమయమయం వాజం జయతు వాజం జయతు జయతు వాజం వాజం జయతు వాజసాతో వాజసాతో జయతు వాజం వాజం జయతు వాజసాతో జయతు వాజసాతో వాజసాతో జయతు జయతు వాజసాతో వాజసాతావితి వాజసాతో ఉరుష్ణో విష్ణో ఉరురు విష్ణో వివి విష్ణో ఉరురు విష్ణో విష్ణో వివి విష్ణో విష్ణో విక్రమస్వ క్రమస్వ వి విష్ణో విష్ణో విక్రమస్వ ఇది విష్ణో క్రమస్వ క్రమస్వ వి విక్రమస్వోరు క్రమస్వ వి విక్రమస్వోరు క్రమస్వోరు క్రమస్వ క్రమస్వోరుక్షయాయ క్షయాయోరు క్రమస్వ క్రమస్వోరుక్షయాయ క్షయాయ క్షయాయోరు క్షయాయ నో నః క్షయాయోరు క్షయాయన క్షయాయ నో నః క్షయాయ క్షయాయ నః కృధి కృధి నః క్షయాయ క్షయాయ నః కృధి నః కృధి కృధి నో నః కృధి కృధీతి కృధి ఘృతం హృదయోనే హృదయోనే ఘృతం ఘృతం హృదయోనే పిబ పిబ హృదయోనే ఘృతం ఘృతం హృదయోనే పిబ హృదయోనే పిబ పిబ హృదయోనే హృదయోనే పిబ ప్ర ప్ర ప్ర ప్ర పిబ హృదయోనే హృదయోనే పిబ ప్ర ప్ర హృదయోన ఇతి హృదయోనే ప్ర ప్ర ప్ర పిబ పిబ ప్ర ప్ర యజ్ఞమతిం యజ్ఞమతిం ప్ర ప్ర పిబ పిబ ప్ర ప్ర యజ్ఞమతిం ప్ర ప్ర యజ్ఞపతిం యజ్ఞపతిం ప్ర ప్ర ప్ర ప్ర యజ్ఞపతిం దిర దిర యజ్ఞపతిం ప్ర ప్ర ప్ర ప్ర యజ్ఞపతిం దిర యజ్ఞపతిం దిర ప్ర యజ్ఞపతిం దిర దిర యజ్ఞపతిం యజ్ఞపతిం దిర యజ్ఞపతిమితి యజ్ఞపతిం సోమో దిగాది గాతు సోమ సోమో దిగాది గాతు విద్గాతు విద్యగాతు సోమ సోమో దిగాది గాతు విదుగాతి గాతు విద్గాతు విద్యగాతి జిగాతి గాతు విద్దేవానాం దేవానాం గాతు విద్యగాతి జిగాతి గాతు విద్దేవానాం గాతు విద్దేవానాం దేవానాం గాతు విద్గాతు విద్దేవానామేతి దేవానాం గాతు విద్గాతు విద్దేవానామేతి అతువిదితి గాతు దేవానామేతి దేవానాం దేవానామేతి నిష్కృతం నిష్కృతమేతి దేవానాం దేవానామేతి నిష్కృతం ఏతి నిష్కృతం నిష్కృతమేత్యేతి నిష్కృతమృతస్యర్థస్య నిష్కృతమేత్యేతి నిష్కృతమృతస్య కృతమృతస్యర్థస్య నిష్కృతం నిష్కృతమృతస్య యోని యోని మృతస్య నిష్కృతం నిష్కృతమృతస్య యోని నిష్కృతమితి నిహితృతం మృతస్య యోని యోని మృతస్యర్థస్య యోని మాసద మాసదం యోని మృతస్యర్థస్య యోని మాసదం యోని మాసద మాసదం యోని యోని మాసదమదిత్యా అదిత్యా ఆసదం యోని యోని మాసదమదిత్యా ఆసదమదిత్యా అదిత్యా ఆసద మాసదమదిత్యాస్తదస్తదోదిత్యా ఆసద మాసదమదిత్యాస్తదస్తదమిత్యాస్తదం అదిత్యాస్తదస్తదోదిత్యా అదిత్యాస్తదోదిత్యా అదిత్యాస్తదోసిదోస్తదోసిదిత్యా అదిత్యా అసిసదస్తదోసిదిత్యా అసిదిత్యా అదిత్యా అస్యస్తదిత్యాస్తదస్తదోదిత్యా అస్యస్తదిత్యాస్తద అదిత్యాస్తదస్తదోదిత్యా అదిత్యాస్తద ఆసదోదిత్యా అదిత్యాస్తద ఆసదస్తద ఆసీదసీదాసదస్తద ఆసీదా ఆసీదసీదాసీదైషేషీదాసీదైషీదైష ఏష సీదసీదైషవోవ ఏష సీదసీదైషవ ఏషవోవ ఏషవో దేవదేవ ఏష ఏషవో దేవ ఓ దేవదేవో వో దేవ సవిత సవితర్దేవ వో వో దేవ సవిత దేవ సవిత సవితర్దేవ సవిత స్వామ స్వామ సవితర్దేవ దేవ సవిత స్వామ సవిత సోమ సోమ సవిత సవిత సోమస్తంతకు సోమో సోమస్వమిత సవిత సోమస్తం సోమస్తంతగో సోమస్వమస్తగో రక్షధ్వగో రక్షధ్వంతగో సోమస్వమస్తగో రక్షధ్వం తగో రక్షధ్వగో రక్షధ్వం దంతగో రక్షధ్వం మా రక్షధ్వం దంతగో రక్షధ్వం మాధ్వం మా రక్షధ్వగో రక్షధ్వం మా భోగో మా రక్షధ్వగో రక్షధ్వం మా వహ మావో మావో దభద్వో మావో దభద్ గోదభద్దభద్వో గోదభదేతదేతద్దభద్దభదేతత్వంత్వమేతద్దభద్దభదేతత్వంత్వమేతదేతత్వగో సోమ సోమత్వమేతదేతత్వగో సోమ సోమ సోమత్వంతగో సోమ దేవో దేవ సోమత్వంతగో సోమ దేవ సోమ దేవో దేవ సోమ సోమ దేవో దేవాన్ దేవాన్ దేవ సోమ సోమ దేవో దేవా దేవో దేవాన్ దేవాన్ దేవో దేవో దేవాన్ దేవో దేవో దేవానుపా దేవానుపోప దేవాన్ దేవానుపాగా అగా ఉపదేవాన్ దేవానుపాగా గా అగా ఉపోపాగా ఇదమిదమగా ఉపోపాగా ఇదం గా ఇదమిదమగా అగా ఇదమహమహమిదమగా అగా ఇదమహం ఇదమహమహమిదమిదమహం మనుష్యో మనుష్యోహమిదమిదమహం మనుష్యహం మనుష్యో మనుష్యోహమహం మనుష్యో మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యోహమహం మనుష్యో మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యో మనుష్యో మనుష్యాన్ సహ సహ మనుష్యాన్ మనుష్యో మనుష్యో మనుష్యాన్ సహ మనుష్యాన్ సహ సహ మనుష్యాన్ మనుష్యాన్ సహ ప్రజయా ప్రజయా సహ మనుష్యాన్ మనుష్యాన్ సహ ప్రజయా సహ ప్రజయా ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ సహ ప్రజయా సహ ప్రజయా సహ సహ ప్రజయా ప్రజయా సహ రాజో రాజత్ సహ ప్రజయా ప్రజయా సహ రాజ ప్రజయేది ప్రజయా సహ రాజో రాజసహ సహ రాజస్పోషేణ పోషేణ రాజసహ సహ రాజస్పోషేణ రాజస్పోషేణ పోషేణ రాజో రాజస్పోషేణ నమో నమః పోషేణ రాజో రాజస్పోషేణ నమః పోషేణ నమో నమః పోషేణ పోషేణ నమో దేవేభ్యో దేవేభ్యో నమః పోషేణ పోషేణ నమో దేవేభ్య నమో దేవేభ్యో దేవేభ్యో నమో నమో దేవేభ్య స్వధా స్వధా దేవేభ్యో నమో నమో దేవేభ్య స్వధా దేవేభ్య స్వధా స్వధా దేవేభ్యో దేవేభ్య స్వధా పితృభ్య పితృభ్య స్వధా దేవేభ్యో దేవేభ్య స్వధా పితృభ్య స్వధా పితృభ్య పితృభ్య స్వధా స్వధా పితృభ్య ఇదమిదం పితృభ్య స్వధా స్వధా పితృభ్య ఇదం స్మృతేతి స్వాధా పితృభ్య ఇదమిదం పితృభ్య పితృభ్య ఇదమహమహమిదం పితృభ్య పితృభ్య ఇదమహం పితృభ్య ఇతి ఇదమహమహమిదమిదమహం నిర్నిరహమిదమిదమహన్ నిర్నిరహమహన్ నిర్వరాస్య వరుణస్య నిరహమహన్ నిర్వరుణస్య నిర్వరుణస్య వరుణస్య నిర్నిర్వరుణస్య పాశాత్ పాశాత్ వరుణస్య నిర్నిర్వరుణస్య పాశాత్ వరుణస్య పాశాత్ పాశాత్ వరుణస్య వరుణస్య పాశాత్ సువః సువః పాశాత్ వరుణస్య వరుణస్య పాశాత్ సువః పాశాత్ సువః సువః పాశాత్ పాశాత్ సువరభ్యభి సువః పాశాత్ పాశాత్ సువరభి సువరభ్యభి సువః సువరభి దివ్యభి సువః సువరభి అభివ్యా అభ్యభివిక్షే సంక్షేషం యా అభివిక్షేషం వివిక్షేషం వైశ్వానరం వైశ్వానరం క్షేషం వివిక్షేషం వైశ్వానరం క్షేషం వైశ్వానరం వైశ్వానరం క్షేషం క్షేషం వైశ్వానరం జ్యోతిర్జ్యోతిర్వైశ్వానరం క్షేషం క్షేషం వైశ్వానరం జ్యోతి వైశ్వానరం జ్యోతిర్జ్యోతిర్వైశ్వానరం వైశ్వానరం జ్యోతిరగ్నేగ్నే జ్యోతిర్వైశ్వానరం వైశ్వానరం జ్యోతిరగ్నే జ్యోతిరగ్నే జ్యోతిర్జ్యోతిరగ్నే వ్రతపతే వ్రతపతే జ్యోతిర్జ్యోతిరగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతపతేగ్నేగ్నే వ్రతపతే త్వం త్వం వ్రతపతేగ్నేగ్నే వ్రతపతే త్వం వ్రతపతే త్వం త్వం వ్రతపతే వ్రతపతే త్వం వ్రతానాం వ్రతానాం త్వం వ్రతపతే వ్రతపతే త్వం వ్రతానాం వ్రతపత ఇది వ్రతపతే వ్రతానాం వ్రతానాం త్వం త్వం వ్రతానాం వ్రతపతిర్ వ్రతపతిర్ వ్రతానాం త్వం త్వం వ్రతానాం వ్రతపతిః వ్రతానాం వ్రతపతిర్ వ్రతపతిర్ వ్రతానాం వ్రతానాం వ్రతపతిరస్యసి వ్రతపతిర్ వ్రతానాం వ్రతానాం వ్రతపతిరసి వ్రతపతిరస్యసి వ్రతపతిర్ వ్రతపతిరసి యాసి వ్రతపతిర్ వ్రతపతిరసి వ్రతపతిరితి వ్రతపతిః యాసియసి యామ మమ యాసియసి యామ యామ మమ యామ తనోస్తనోర్మమ యామ తనో మమ తనోస్తనోర్మమ మమ తనోర్మయి తనోర్మమ తనోస్త్వయి తనోస్త్వయి త్వయి తనోస్తనోస్త్వయ్య భూత భూత్వయి తనోస్తనోస్త్వయ్య భూతో భూత భూత్వయి త్వయ్య భూరియ మామాగ్రేణ మాలేఖైర్లేఖైర్మాగ్రేణాగ్రేణ మాలేఖీ మాలేఖైర్లేఖైర్మా మాలేఖీరంతరిక్షమంతరిక్షం లేఖైర్మా మాలేఖీరంతరిక్షం లేఖైరంతరిక్షమంతరిక్షం లేఖైర్లేఖైరంతరిక్షం మధ్యేన మధ్యేన అంతరిక్షం లేఖైర్లేఖైరంతరిక్షం మధ్యేన అంతరిక్షం మధ్యేన మధ్యేన అంతరిక్షమంతరిక్షం మధ్యేన మా మధ్యేన అంతరిక్షమంతరిక్షం మధ్యేన మాధ్యేన మా మధ్యేన మధ్యేన మాహిగుంసేరహిగుంసేర్మా మధ్యేన మధ్యేన మాహిగుంసేపృథివ్యాపృథివ్యాహిగుంసేర్మాహిగుంసేపృథివ్యాహిగుంసేరహిగుంసేపృథివ్యాసగం సంపృథివ్యాహిగుంసేరహిగుంసేపృథివ్యాసం పితృణాం పితృణామరాజేర్యమయ భాతి భాక్యవ భాతి భూరి భూరేర్భూర్భాతి భావ భాతి భూరే భూరే భూరే భాతి భాతి భూరే భూరేరి భూరే కర్మాణి కర్మాణి విష్ణోర్విష్ణో కర్మాణి పశ్యత పశ్యత కర్మాణి విష్ణోర్విష్ణో కర్మాణి పశ్యత కర్మాణి పశ్యత పశ్యత కర్మాణి కర్మాణి పశ్యత యతో యత పశ్యత కర్మాణి కర్మాణి పశ్యత యత పశ్యత పశ్యత యతో వ్రతాని వ్రతాని యత పశ్యత పశ్యత యతో వ్రతాని వ్రతాని వ్రతాని యతో యతో వ్రతాని పస్పశే పస్పశే వ్రతాని యతో యతో వ్రతాని పస్పశే వ్రతాని పస్పశే పస్పశే వ్రతాని వ్రతాని పస్పశే ఇంద్రస్యుజ్యోయుజ్య ఇంద్రస్యేంద్రస్యుజ్య సఖా సఖాయుజ్య ఇంద్రస్యేంద్రస్యుజ్య సఖా సఖా సఖాయుజ్యోయుజ్య సఖా సఖా విష్ణోర్విష్ణోస్తత్తద్విష్ణో పరమం పరమం విష్ణోస్తత్తద్విష్ణో పరమం విష్ణో పరమం పరమం విష్ణోర్విష్ణో పరమం పదం పదం పరమం విష్ణోర్విష్ణో పరమం పదం పరమం పదం పదం పరమం పరమం పదగో సదా సదా పదం పరమం పరమం పదగో సదా సదా పదం పదగం సదా పశ్యంది సదా పదం పదగం సదా పశ్యంది సోదయ పశ్యంది సదా సదా పశ్యంది సోదయ సోరయ పశ్యంది బ్రహ్మవనిం బ్రహ్మవనిం వా క్షత్రవనిం క్షత్రవనిం వా బ్రహ్మవనిం బ్రహ్మవనిం వా క్షత్రవనిం బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం వా క్షత్రవనిం క్షత్రవనిం వా క్షత్రవనిగుం సుప్రజావనిగుం సుప్రజావనిం క్షత్రవనిం వా క్షత్రవనిగుం సుప్రజావనిం క్షత్రవనిగుం సుప్రజావనిగుం సుప్రజావనిం క్షత్రవనిం క్షత్రవనిగుం సుప్రజావనిగుం రాజస్పోషమనిగుం రాజస్పోషమనిగుం సుప్రజావనిం క్షత్రవనిం క్షత్రవనిగుం సుప్రజావనిగుం రాజస్పోషమనిం క్షత్రవనిమిది క్షత్రవనిం సుప్రజావనిగుం రాజస్పోషమనిగం రాజస్పోషమనిగం సుప్రజావనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిం పరి పరి రాజస్పోషమనిగం సుప్రజావనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిం పరి ప్రజావనిమిది సుప్రజావనిం రాజస్పోషమనిం పరి పరి రాజస్పోషమనిగం రాజస్పోషమనిం పర్యూహామ్యూహామి పరి రాజస్పోషమనిగం రాజస్పోషమనిం పర్యూహామి రాజస్పోషవనిమిది రాజస్పోషాత్మనిం పర్యూహామ్యూహామి పరి పర్యూహామి బ్రహ్మ బ్రహ్మోహామి పరి పర్యూహామి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మోహామ్యూహామి బ్రహ్మ దృగుంహ దృగుంహ బ్రహ్మోహామ్యూహామి బ్రహ్మ దృగుంహ బ్రహ్మ దృగోహ దృగోహ బ్రహ్మ బ్రహ్మ దృగోహ క్షత్రం క్షత్రం దృగోహ బ్రహ్మ బ్రహ్మ దృగోహ క్షత్రం దృగుంహ క్షత్రం క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ క్షత్రం దృగోహ దృగోహ క్షత్రం క్షత్రం దృగోహ ప్రజాం ప్రజాం దృగోహ క్షత్రం క్షత్రం దృగోహ ప్రజా దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ ప్రజాం దృగోహ దృగోహ ప్రజాం ప్రజాం దృగోహ రాజో రాజో దృగోహ ప్రజాం ప్రజాం దృగోహ రాజామితి ప్రాజామోహ రాజో రాజో దృగోహ దృగోహ రాజస్పోషం పోషకం రాజో దృగోహ దృగోహ రాజస్పోషం రాజస్పోషం పోషకం రాజో రాజస్పోషం దృగుంహ దృగుంహ పోషకం రాజో రాజస్పోషం దృగుంహ పోషం దృగోహ దృగోహ పోషం పోషం దృగోహ పరివీ పరివీర్ దృగోహ పోషం పోషం దృగోహ పరివీ దృగుంహ పరివీ పరివీర్ దృగుంహ దృగుంహ పరివీరస్యసి పరివీర్ దృగుంహ దృగుంహ పరివీరసి పరివీరస్యసి పరివీ పరివీరసి పరిపర్యసి పరివీ పరివీరసి పరివీరితి పరివీ పరిపర్యస్యసి పరిత్వా పరియస్యసి పరిత్వా పరిత్వా పరిపరిత్వా దైవీ దైవీ స్వా పరిపరిత్వా దైవీ స్వాదైవేర్దైవీ స్వాదైవేర్విషో విషో దైవీ స్వాదైవేర్విష దైవీర్విషో విషో దైవీర్దైవీర్విషో యజందాం యజందాం విషో దైవీర్దైవీర్విషో యజందాయందాం యజందాం విషో విషో జయందాం పరి పరి జయందాం విషో విషో జయందాం పరి జయందాం పరి పరి జయందాం విజయందాం పరేమమిమం పరి వ్యజందాం విజయందాం పరేమం పరేమమిమం పరి పరేమగో రాజో రాజ ఇమం పరి పరేమగో రాజ ఇమగం రాజో రాజ ఇమమిమగం రాజస్పోష పోషో రాజ ఇమమిమగం రాజస్పోష రాజస్పోష పోషో రాజో రాజస్పోషో యజమానం యజమానం పోషో రాజో రాజస్పోషో యజమానం పోషో యజమానం యజమానం పోష పోషో యజమానం మనుష్యా మనుష్యా యజమానం పోష పోషో యజమానం మనుష్యా యజమానం మనుష్యా మనుష్యా యజమానం యజమానం మనుష్యాంతరిక్షస్యాంతరిక్షస్య మనుష్యా యజమానం యజమానం మనుష్యాంతరిక్షస్యాంతరిక్షస్య మనుష్యా మనుష్యాంతరిక్షస్య త్వాంతరిక్షస్య మనుష్యా మనుష్యాంతరిక్షస్య త్వాంతరిక్షస్య జాయస్వ భవతం జాజస్వ జాజస్వ భవతన్ సమనసౌ సమనసౌ నో నః సమనసౌ సమోకసౌ సమోకసౌ సమనసౌ నో నః సమనసౌ సమోకసౌ సమనసౌ సమోకసౌ సమోకసౌ సమనసౌ సమనసౌ సమోక సావరే సావరే వసౌ సమోకసౌ సమనసౌ సమనసౌ సమోక సావరే వసౌ సమనసా విపి మనసౌ సమోక సావరే సావరే వసౌ సమోకసౌ సమోక సావరే వసౌ సమోకసా విపి సమోకసౌ మాయజ్ఞం మామాయజ్ఞగోహిగోశిష్టగోహిగోశిష్టం యజ్ఞం మామాయజ్ఞగోహిగోశిష్టం యజ్ఞగోహిగోశిష్టం మామాహిగోశిష్టం మాయజ్ఞపతిం యజ్ఞపతిం మాహిగోశిష్టగోహిగోశిష్టం మాయజ్ఞపతిం మాయజ్ఞపతిం యజ్ఞపతిం మామాయజ్ఞపతిం జాతవేదసౌ జాతవేదసౌ యజ్ఞపతిం మామాయజ్ఞపతిం జాతవేదసౌ యజ్ఞపతిం జాతవేదసౌ జాతవేదసౌ యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ శివౌ జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం భవతగం శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం శివౌ భవతం భవతగం శివౌ శివౌ భవతమద్యాద్య భవతగం శివౌ శివౌ భవతమద్యాద్యభవతగంభవతమద్యనోనోద్యభవతంభవతమద్యనోనోద్యాద్యనోనోద్యాద్యనైతి ప్రవిష్ట ప్రవిష్ట ప్రవిష్టరతి జరతి ప్రవిష్ట ఋషీణ ఋషీణ ప్రవిష్టరతి జరతి ప్రవిష్ట ఋషీణ ప్రవిష్ట ఋషీణ ఋషీణ ప్రవిష్ట ప్రవిష్ట ఋషీణ పుత్ర పుత్ర ఋషీణ ప్రవిష్ట ప్రవిష్ట ఋషీణ పుత్ర ప్రవిష్ట ఇది ప్రవిష్ట ఋషీణ పుత్ర పుత్ర ఋషీణ ఋషీణ పుత్రో అధిరాజోధిరాజ పుత్ర ఋషీణ ఋషీణ పుత్రో అధిరాజ అధిరాజోధిరాజ పుత్ర పుత్రో అధిరాజ ఏషోధిరాజ పుత్ర పుత్రో అధిరాజ ఏషిరాజ ఏషోధిరాజోధిరాజ ఏషిరాజ ఇధిరాజ స్వాహకృత్య బ్రహ్మణ బ్రహ్మణ స్వాహకృత్య స్వాహకృత్య బ్రహ్మణ చేతే బ్రహ్మణ స్వాహకృత్య స్వాహకృత్య బ్రహ్మణ స్వాహకృత్యేతి స్వాహకృత్య బ్రహ్మణ చేతే బ్రహ్మణ బ్రహ్మణ తేజుహోమి జుహోమి తే బ్రహ్మణ బ్రహ్మణ తేజుహోమి జుహోమి జుహోమి జుహోమి జుహోమి మా దేవానాం దేవానాం మా జుహోమి జుహోమి మా దేవానాం దేవానాం దేవానాం మా దేవానాం మిథుయా మిథుయా దేవానాం మా దేవానాం మిథుయా దేవానాం మిథుయా మిథుయా దేవానాం దేవానాం మిథుయా కః కర్మిథుయా దేవానాం దేవానాం మిథుయా కః కర్మిథుయా మిథుయా కః భాగధేయం భాగధేయం కర్మిథుయా మిథుయా కః భాగధేయం కర్భాగధేయం భాగధేయం కః కర్భాగధేయం భాగధేయమితి భాగాధేయం ఆదదే దద ఆదద అర్థస్య దద ఆదద అర్థస్య అర్థస్యర్థస్య దేవహవిర్దేవహవిస్పాశేన పాశేన దేవహవిర్దేవహవిస్పాశేన పాశేన దేవహవిర్దేవహవిస్పాశేన పాశేన పాశేనారభేరభ ఆపాశేన పాశేనారభే ఆరభేరభ ఆరభే ధరుష ధరుషరభ ఆరభే ధరుషాభే ధరుష ధరుషరభేరభే ధరుషా మానుషాన్ మానుషాన్ ధరుషరభేరభే ధరుషా మానుషాన్ ధరుషా మానుషాన్ మానుషాన్ ధరుష ధరుషా మానుషానభ్యోభ్యో మానుషాన్ ధరుష ధరుషా మానుషానభ్య మానుషానభ్యోభ్యో మానుషాన్ మానుషానభ్య స్వాభ్యో మానుషాన్ మానుషానభ్య స్వా ౌషధీభ్యోషధీభ్యస్వాభ్యోషధీభ్యోషధీభ్యస్వాక్ౌషధీభ్య ప్రౌషధీభ్యస్వాక్ౌషధీభ్య ప్రోషధీభ్య ప్రౌషధీభ్యోషధీభ్యోషధీభ్యోక్షామి ప్రోషధీభ్యోషధీభ్య ప్రోక్షామి ఔషధీభ్యైత్యోషధీభ్యోక్షామి ప్రోక్షామి యపామపామక్షామి ప్రప్రోక్షామి యపాం ధనువా చక్షస్తే చక్షస్త ఆప్యాయతామాప్యాయతాగుశ్రోత్రం వ్యాజతామాప్యాయతాగుశ్రోత్రం యాజతాగుశ్రోత్రగ్నశ్రోత్రం జాజతాం జాజతాగుశ్రోత్రం దేతే శ్రోత్రం జాజతాం జాజతాగుశ్రోత్రం దే శ్రోత్రం దేతే శ్రోత్రగ్వశ్రోత్రం దహాతే శ్రోత్రగ్వశ్రోత్రం దహాతేతాప్యాజతాం జాజతామాతేతాప్యాజతాం వ్యాజతామాప్యాజతాన్యాయాప్యాజతామాప్యాజతాన్యా వ్యాజతాన్యాయాప్యాజతాం వ్యాజతాన్ జాతేతే యాప్యాజతాం వ్యాజతాన్ జాతే జాతేతే జాయాతే ప్రాణాన్ ప్రాణాన్ తేజాయాతే ప్రాణాన్ హే ప్రాణాన్ ప్రాణాగుస్తేతే ప్రాణాన్ చుక్షు ప్రాణాగుస్తేతే ప్రాణాన్ చుగు ప్రాణాన్ చుక్షు ప్రాణాన్ ప్రాణాన్ చుక్ జగామ జగామసు ప్రాణాన్ ప్రాణాన్ చుక్ జగామ ప్రాణానితి ప్రాణాన్ సుఖ్ జగామ జగామసు సుఖ్ జగామ జగామ సుఖ్ జగామ జగామ జగామ జగామ జాచక్షుశ్చక్షుర్యా జగామ జగామ జాచక్షు చక్షుర్యాచక్షుర్యాచక్షుర్యాచక్షుర్యాచక్షుర్యా శ్రోత్రజ్ఞశ్రోత్రజ్ఞాచక్షుశ్చక్షుర్యా శ్రోత్రం శ్రోత్రగ్ఞశ్రోత్రయ్యాశ్రోత్రయ్యజ్ఞశ్రోత్రయ్యత్రోత్రజ్ఞశ్రోత్రయ్యత్తే క్రూరం క్రూరం దేద్యత్తే క్రూరం ఏ క్రూరం క్రూరం తే క్రూరం యజ్ఞోరం తే క్రూరం యదో క్రూరం యజ్ఞోరం క్రూరం యథాస్థితమాస్థితం యత్క్రూరం క్రూరం యథాస్థితం యథాస్థితమాస్థితం యద్యదాస్థితం తత్తదాస్థితం యద్యదాస్థితం తదో ఆస్థితం తత్తదాస్థితమాస్థితం తత్రే తే తదాస్థితమాస్థితం తత్రే ఆప్యాయతాం వ్యాజతామాతేతాప్యాయతాం వ్యాజతాం వ్యాజతామాప్యాయతాన్ తత్తప్యాయతామాప్యాయతాన్ తతో వ్యాజతాన్ తత్తప్యాజతాం వ్యాజతాన్ తత్తే తేతత్యాజతాం వ్యాజతాన్ తత్తే ఏతేన సుంధతాగుం సుంధతామేతేన తేత ఏతేన సుంధతామేతేన సుంధతాగుం సుంధతామేతేనైతేన సుంధతాన్నాభిర్నాభిః సుంధతామేతేనైతేన సుంధతాన్నాభిః సుంధతాన్నాభిర్నాభిః సుంధతాగుం సుంధతాన్నాభిస్తేతేనాభిః సుంధతాగుం సుంధతాన్నాభిస్తే ఆభిస్తేతేనాభిర్నాభిస్తేనాభిర్నాభిస్తేతాప్యాజతాం వ్యాజతామాతేతాప్యాజతాం వ్యాజతామాప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుస్తేపాయుప్యాయతాయుస్తేపాయుప్యాయుస్తాయుప్యాయుస్తాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయతాయుప్యాయత

ఊర్ధ్వనభసమిత్యూర్ధ్వా నభసం మారుతం గచ్చతం గచ్చతం మారుతం మారుతం గచ్చతం గచ్చతమితి గచ్చతం దేశకం సంతే మనసా మనసా దేశకం సంతే మనసా మనసా మనో మనో మనసా మనసా మనస్సగం సమ్మనో మనసా మనసా మనస్సం మనస్సగం సమ్మనో మనస్సం ప్రాణేన ప్రాణేన సమ్మనో మనస్సం ప్రాణేన ప్రాణేన ప్రాణేన సగం సంప్రాణేన ప్రాణ ప్రాణ ప్రాణేన సగం సంప్రాణేన ప్రాణ ప్రాణేన ప్రాణ ప్రాణ ప్రాణేన ప్రాణేన ప్రాణో దుష్టం దుష్టం ప్రాణ ప్రాణేన ప్రాణేన ప్రాణో దుష్టం ప్రాణేనేతి ప్రాణేన ప్రాణో దుష్టం దుష్టం ప్రాణ ప్రాణో దుష్టం దేవేభ్యో దేవేభ్యో దుష్టం ప్రాణ ప్రాణో దుష్టం దేవేభ్యే ప్రాణ దుష్టం దేవేభ్యో దేవేభ్యో దుష్టం దుష్టం దేవేభ్యో హవ్యగం హవ్యం దేవేభ్యో దుష్టం దుష్టం దేవేభ్యో హవ్యం దేవేభ్యో హవ్యగం హవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం ఘృతవత్ ఘృతవద్ధవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం ఘృతవద్ హవ్యం ఘృతవత్ ఘృతవద్ధవ్యగం హవ్యం ఘృతవత్ స్వాహ స్వాహ ఘృతవద్ధవ్యగం హవ్యం ఘృతవత్ స్వాహ ఘృతవత్ స్వాహ స్వాహ ఘృతవత్ ఘృతవత్ స్వాహ ఇంద్ర ఐంద్ర స్వాహ ఘృతవత్ ఘృతవత్ స్వాహ ఇంద్ర ఘృతవదితి ఘృతవత్ స్వాహ ఇంద్ర ఐంద్ర స్వాహ స్వాహ ఇంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర స్వాహ స్వాహ ఇంద్ర ప్రాణ ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నిన్యంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నీ ప్రాణ ఇది ప్రాణ అంగే అంగే నిన్యంగే అంగే అంగే అంగే నిదే అంగే అంగే అంగే అంగే అంగే ధ్యన్నిదేధ్యదైంద్ర ఐంద్రోదేధ్యన్నిదేధ్యదైంద్ర ఐంద్ర ఐంద్రోదేధ్యదేధ్యదైంద్రోపానోపాన ఐంద్రోదేధ్యదేధ్యదైంద్రోపాన ఐంద్రోపానోపాన ఐంద్ర ఐంద్రోపానో అంగే అంగే అంగే అంగే పాన ఐంద్ర ఐంద్రోపానో అంగే అంగే పానో అంగే అంగే అంగే అంగే పానో పానో అంగే అంగే వివ్యంగే అంగే పానో పానో అంగే అంగే వి పాన ఇత్యపాన అంగే అంగే వివ్యంగే అంగే విభోభవత్ విభోభవత్ భోభవత్ వ్యంగే అంగే అంగే అంగే విభోభవత్ అంగే అంగ ఇత్యంగే అంగే విభోభవత్ భోభవత్ విభోభవత్ దేవదేవ భోభవత్ విభోభవత్ దేవ భోభవత్ దేవదేవ భోభవత్ భోభవత్ దేవ స్పష్ట స్పష్టర్దేవ భోభవత్ భోభవత్ దేవత్పష్ట దేవత్రష్ట స్పష్టర్దేవదేవ త్రష్టద్భూరి భూరి త్రష్టర్దేవదేవ త్రష్టద్భూరి భూరి భూరి స్పష్ట స్పష్టర్భూరి తేతే భూరి స్పష్ట స్పష్టర్భూరి తే భూరి తేతే భూరి భూరి దేశకం సకం సకంసం తే భూరి భూరి దేశకంసం దేశకం సకం సకంసం తేతే సగం సమేత్తేతు సగం సంతే తే సగం సమేతు సగం సమేత్వేతు సగం సకం సకం సమేతి విశ్వరూపా విశ్వరూపా ఏతు సగం సకం సకం సమేతి విశ్వరూపా సమితి సం ఏతు విశ్వరూపా విశ్వరూపా ఏత్వేతు విశ్వరూపా యద్యత్ విశ్వరూపా ఏత్వేతు విశ్వరూపా యత్ విషరూపాయద్విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణ సలక్ష్మాణో యద్విషరూపా విషరూపాయత్ సలక్ష్మాణ రూపా ఇది విషురూపా సలక్ష్మాణ సలక్ష్మాణో యద్యత్ సలక్ష్మాణో భవత భవత సలక్ష్మాణో యద్యత్ సలక్ష్మాణో భవత సలక్ష్మాణో భవత భవత సలక్ష్మాణ సలక్ష్మాణో భవత దేవత్రా దేవత్రా భవత సలక్ష్మాణ సలక్ష్మాణో భవత దేవత్రా లక్ష్మాణ ఇది సా లక్ష్మాణ భవత దేవత్రా దేవత్రా భవత భవత దేవత్రాయంతం దేవత్రా దేవత్రాయంతం దేవత్రాయంతమవసేవసేయంతం దేవత్రాయంతమవసేవసేయంతమవసే సఖాయస్సఖాయోవసేయంతమవసే సఖాయ సఖాయస్సఖాయోవసేవసే సఖాయోన్వన సఖాయోవసేవసే సఖాయోను సఖాయోన్వన సఖాయస్సఖాయోను మాతా పితర పితర మదంతు శ్రీ శ్రీర్మదంతు పితర పితర మదంతు శ్రీ శ్రీ స్వాహ దేవం దేవగ్ స్వాహ గచ్చ స్వాహ శుక్షుగసి తమభ్యభితమస్య శితమభిమభ్యభితం ఇంద్రాగ్నియోరిందాగ్నియోర్భాగధేయీర్భాగధేయీరింద్రాగ్నియోరింద్రాగ్నియోర్భాగధేయీస్థస్థభాగధేయీరింద్రాగ్నియోరింద్రాగ్నియోర్భాగధేయీస్థా ఇంద్రాగ్నియోరితీంద్రా

స్వాం ద్వాం ప్రజా ప్రజా స్వామపావరోహంతు పావరోహంతు త్వాం ప్రజా ప్రజా స్వపావరోహంతు ప్రజాపావరోహంతు పావరోహంతు త్వాం ద్వామపావరోహంతు శృణోతు శృణోతు పావరోహంతు శృణోతు పావరోహంతు శృణోతు శృణోతు పావరోహంతు పావరోహంతు శృణోత్మగ్నిరగ్ని శృణోతు పావరోహంతు పావరోహంతు శృణోత్మగ్ని పావరోహంద్వితీయోపావరోహంతు శృణోత్మగ్నిరగ్ని శృణోతు శృణోత్మగ్ని సమిధా సమిధాగ్ని శృణోతు శృణోత్మగ్ని సమిధా సమిధా సమిధాగ్నిరగ్ని సమిధాహవగం హవగం సమిధాగ్నిరగ్ని సమిధాహవం సమిధాహవగం హవగం సమిధా సమిధాహవం మే మే హవగం సమిధా సమిధాహవం మే ధేతి సంవిధావం మే మే హవగం హవం మే శృణ్వంతు శృణ్వంతు మే హవగం హవం మే శృణ్వంతు శృణ్వంతు శృణ్వంతు మే మే శృణ్వంతాప ఆప శృణ్వంతు మే మే శృణ్వంతాపహ శృణ్వంతాప ఆప శృణ్వంతు శృణ్వంతాపోధిషణాధిషణా అపశృణ్వంతు శృణ్వంతాపోధిషణా ఆపోధిషణాధిషణా ఆపోధిషణాస్తిషణాపోధిషణాశ్చిషణాధిషణాశ్చ దేవీర్దేవేష్టధిషణాధిషణాశ్చ దేవీర్దేవేష్టదేవీర్దేవీర్రావాణోగ్రావాణ శృణోదు శృణోదగ్రావాణో విదుషో విదుషో గ్రావాణ శృణోదు శృణోదగ్రావాణో విదుష గ్రావాణో విదుషో విదుషో గ్రావాణో గ్రావాణో విదుషో విదుషో గ్రావాణో గ్రావాణో విదుషోను విదుషోను విదుషో విదుషోను యజ్ఞం యజ్ఞన్ను విదుషో విదుషోను యజ్ఞం యజ్ఞం యజ్ఞన్ను యజ్ఞగో శృణోతు శృణోతు యజ్ఞన్ను యజ్ఞగో శృణోతు యజ్ఞగో శృణోతు శృణోతు యజ్ఞం యజ్ఞగో శృణోతు దేవో దేవ శృణోతు యజ్ఞం యజ్ఞగో శృణోతు దేవ శృణోతు దేవో దేవ శృణోతు శృణోతు దేవస్సవిత సవిత దేవ శృణోతు శృణోతు దేవస్సవిత దేవస్సవిత సవిత దేవో దేవస్సవిత హవగం హవగం సవిత దేవో దేవస్సవిత హవం సవిత హవగం హవగం సవిత సవిత హవం మే మే హవగం సవిత సవిత హవం మే హవం మే మే హవగం హవం మే ఇతి మే దేవీ రాప ఆపో దేవీర్ దేవీ రాపో అపామ పామాపో దేవీర్ దేవీ రాపో అపాపో అపామ పామాప ఆపో అపాన్న పాన్న పాద పామాప ఆపో అపాన్న పాత పాన్న పాన్న పాద పామ పాన్న పాద్యో యోన పాద పామ పాన్న పాద్యః పాద్యో యోన పాన్న పాద్య ఊర్మిరోర్మిర్యోన పాన్న పాద్య ఊర్మి ఊర్మిరోర్మిర్యోయ ఊర్మిరుహ విశ్వోహ విశ్వ ఊర్మిర్యోయ ఊర్మిరుహ విశ్వ ఊర్మిరుహ విశ్వోహ విశ్వ ఊర్మిరోర్మిరుహ విశ్వ ఇంద్రియావాన్ ఇంద్రియావానుహ విశ్వ ఊర్మిరోర్మిరుహ విశ్వ ఇంద్రియావాన్ విశ్వ ఇంద్రియావాన్ ఇంద్రియావానుహ విశ్వోహ విశ్వ ఇంద్రియావాన్ మదింతమో మదింతమ ఇంద్రియావానుహ విశ్వోహ విశ్వ ఇంద్రియావాన్ మదింతమాంద్రియావాన్ మదింతమో మదింతమ ఇంద్రియావాన్ ఇంద్రియావాన్ మదింతమస్తందం మదింతమ ఇంద్రియావాన్ ఇంద్రియావాన్ మదింతమస్తం ఇంద్రియావానితి ఇంద్రియావాన్ మదింతమస్తందం మదింతమో మదింతమస్తం దేవేభ్యో దేవేభ్యస్తం మదింతమో మదింతమస్తం దేవేభ్యో దేవేభ్యస్తం తం దేవేభ్యో దేవత్రా దేవత్రా దేవేభ్యస్తం తం దేవేభ్యో దేవత్రా దేవేభ్యో దేవత్రా దేవత్రా దేవేభ్యో దేవేభ్యో దేవత్రా సత్త సత్త దేవత్రా దేవేభ్యో దేవేభ్యో దేవత్రా సత్త దేవత్రా ధత్త ధత్త దేవత్రా దేవత్రా ధత్త శుక్రకం శుక్రం ధత్త దేవత్రా దేవత్రా ధత్త శుక్రం దేవత్రేతి దేవత్రా ధత్త శుక్రకం శుక్రం ధత్త ధత్త శుక్రకం శుక్రవేభ్య శుక్రవేభ్య శుక్రం ధత్త ధత్త శుక్రకం శుక్రవేభ్య శుక్రకం శుక్రవేభ్య శుక్రవేభ్య శుక్రకం శుక్రకం శుక్రవేభ్యో యేషాం శుక్రవేభ్య శుక్రకం శుక్రకం శుక్రవేభ్యో యేషాం శుక్రవేభ్యో యేషాం యేషాం శుక్రవేభ్య శుక్రవేభ్యో యేషాం భాగో భాగో యేషాం శుక్రవేభ్య శుక్రవేభ్యో యేషాం భాగ శుక్రవేభ్య ఇది శుక్రవేభ్యేషాం భాగో భాగో యేషాం యేషాం భాగస్థస్థ భాగో యేషాం యేషాం భాగస్థ భాగస్థస్థ భాగో భాగస్థ స్వాహా స్వాహాస్థ భాగో భాగస్థ స్వాహా స్వాహా స్వాహాస్థస్థ స్వాహాకారుషిష్కారుషిస్వాహాస్థస్థ స్వాహాకారుషిః స్వాహాకారుషిష్కారుషిస్వాహా స్వాహాకారుషిరస్యషికారుషిస్వాహాస్వాహాకారుషిరసి ఋషిరస్య శికారుషిష్కారుషిరస్య పాపా శికారుషిష్కారుషిరస్య పాపాస్య పాపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామపామప మృధ్రగం సముద్రస్ మృధ్రగం సముద్రస్ మృధ్రం మృధ్రగం సముద్రస్ వోవ సముద్రస్ మృధ్రం మృధ్రగం సముద్రస్ సముద్రస్ భోవస్ సముద్రస్ సముద్రస్ వోక్షిత్యాక్షిత్యై సముద్రస్ సముద్రస్ వోక్షిత్యై హిరణ్యరూపమితి హిరణ్యా రూపం అవసే కృణుధ్వం కృణుధ్వమవసేవసే కృణుధ్వం కృణుధ్వమితి కృణుధ్వం అన్యరహోతా హోతాగ్నిరగ్నిరహోతాని నిహోతాగ్నిరగ్నిరహోతాని హోతాని నిహోతా హోతా నిషసాద ససాదని హోతా హోతా నిషసాద నిషసాద ససాదని నిషసాదాయతీయాన్ ససాదని నిషసాదాయతీయాన్ సాదాయతీయాన్ యతీయాన్ ససాద ససాదాయతీయానుపస్థ ఉపస్థే యతీయాన్ ససాద ససాదాయతీయానుపస్థేయానుపస్థ ఉపస్థే యతీయాను యతీయానుపస్థే మాతరం మాతరుపస్థే యతీయాను యతీయానుపస్థే మాతు ఉపస్థే మాతరుమాతరుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ సురభౌ మాతరుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ ఉపస్థ ఇత్యుపాస్థే మాతుస్సురభౌ సురభౌ మాతుర్మాతుస్సురభావు సురభౌ మాతుర్మాతుస్సురభావు సురభావు సురభౌ సురభావు లోకే లోకౌ సురభౌ సురభావు లోకే లోకే లోకౌ లోకే ఇతి లోకే యువా కవిః కవిర్యువా యువా కవిః పురునిష్ఠః పురునిష్ఠః కవిర్యువా యువా కవిః పురునిష్ఠః కవిః పురునిష్ఠః పురునిష్ఠః కవిః కవిః పురునిష్ఠః అర్థావర్త వా పురునిష్ఠః కవిః కవిః పురునిష్ఠః అర్థావర్త వా పురునిష్ఠః పురునిష్ఠః అర్థావా ధర్త ధర్తస్త వా పురునిష్ఠః పురునిష్ఠః అర్థావా ధర్త పురునిష్ఠ ఇది పురునిష్ఠః వా ధర్త ధర్తర్త వర్త వా ధర్త కృష్టీనాం కృష్టీనాం ధర్తర్త వర్త వా ధర్త కృష్టీనా వేత్యృత ధర్త కృష్టీనాం కృష్టీనాం ధర్త ధర్త కృష్టీనామతోత కృష్టీనాం ధర్త ధర్త కృష్టీనాముత శ్రీనాముతోత కృష్టీనాం కృష్టీనాముత మధ్యే మధ్య ఉత కృష్టీనాం కృష్టీనాముత మధ్యే మధ్యే మధ్య ఉతోత మధ్య ఇద్ధ ఇద్ధో మధ్య ఉతోత మధ్య ఇద్ధ ఇద్ధ ఇద్ధో మధ్యే మధ్య ఇద్ధ ఇద్ధ ఇది ఇద్ధ సాధ్యేమ కరక సాధ్యేమో సాధ్యేమ గర్దేవీతిం దేవీతిమక సాధ్యేమో సాధ్యేమ గర్దేవీతిం గర్దేవీతిం దేవీతిమకర గర్దేవీతిం నో నో దేవీతిమకర గర్దేవీతిన్ దేవీతిం నో నో దేవీతిం దేవీతిం నో అధ్యాద్య నో దేవీతిం దేవీతిం నో అధ్యా దేవీతిమితి దేవీతిం అద్యాద్యనో నో అద్యయజ్ఞస్య యజ్ఞస్యాద్యనో నో అద్యయజ్ఞస్య అద్యయజ్ఞస్య యజ్ఞస్యాద్యాద్యయజ్ఞస్య జిహ్వాన్ జిహ్వాన్ యజ్ఞస్యాద్యాద్యయజ్ఞస్య జిహ్వాజ్ఞస్య జిహ్వాన్ జిహ్వాన్ యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వామ విదామ విదామ జిహ్వాన్ యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వామ విదామ జిహ్వామ విదామ విదామ జిహ్వాన్ జిహ్వామ విదామ గుహ్యాం గుహ్యామ విదామ జిహ్వాన్ జిహ్వామ విదామ గుహ్యా విదామ గుహ్యాం గుహ్యామ విదామ విదామ గుహ్యా ఆయురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజురాజ సద్యోజ్ఞానో వివిజ్ఞాన సద్య సద్యోజ్ఞానో వీ జ్ఞానో వివిజి జ్ఞానో జ్ఞానో విహి విజ జ్ఞానో జ్ఞానో విహి వాజయంతో అభ్యభివాజయంతో శ్యామ జుమ్నందో శ్యామశ్యామ వాదయంతో వాదయంతో శ్యామద్యుమ్నం జుమ్నమశ్యామ వాదయంతో వాదయంతో శ్యామద్యుమ్నం శ్యామద్యుమ్నం జుమ్నమశ్యామా శ్యామద్యుమ్నమ జరాజరద్యుమ్నమశ్యామా శ్యామద్యుమ్నమ జరాజుమ్నమ జరాజరద్యుమ్నం జుమ్నమ జరాజరమజరమజరద్యుమ్నం జుమ్నమ జరాజరం అజరాజరమజరమజరాజరం తే అజరమజరాజరాజరం తే అజరం దే అజరమజరం దే ఘృత ప్రదీకో ఘృత ప్రదీతో జుషాణో జుషాణో ఘృత ప్రదీతో ఘృతజో నిర్ఘృతజో నిర్ఘృత ప్రదీతో జుషాణో జుషాణో ఘృత ప్రదీతో ఘృతజో నిహి ఘృత ప్రదీతో ఘృతయో నిర్ఘృతయో నిర్ఘృత ప్రదీతో ఘృత ప్రదీతో ఘృతయో నిరేధ్యేతి ఘృతయో నిర్ఘృత ప్రతీకో ఘృత ప్రదీతో ఘృతయో నిరేధి ఘృత ప్రతీక ఇది ఘృత ప్రతీక ఘృతయో నిరేధ్యేతి ఘృతయో నిర్ఘృతయో నిరేధి ఘృతయో నిరితి ఘృత ఘృతం పేత్వా పేత్వా ఘృతం ఘృతం పేత్వా మధు మధు పేత్వా ఘృతం ఘృతం పేత్వా మధు పీత్వా మధు మధు పీత్వా పీత్వా మధు చారు చారు మధు పీత్వా పీత్వా మధు చారు మధు చారు చారు మధు మధు చారు గవ్యం గవ్యం చారు మధు మధు చారు గవ్యం చారు గవ్యం గవ్యం చారు చారు గవ్యం పితా పితా గవ్యం చారు చారు గవ్యం పితా గవ్యం పితా పితా గవ్యం గవ్యం పితేవేవ పితా గవ్యం గవ్యం పితేవ పితేవేవ పితా పితేవ పుత్రం పుత్రమివ పితా పితేవ పుత్రం పుత్రం పుత్రమివేవ పుత్రమభ్యభి పుత్రమివేవ పుత్రమభి పుత్రమభ్యభి పుత్రం పుత్రమభిరక్షతాద్రక్షతాదభి పుత్రం పుత్రమభిరక్షతాభిరక్షతాద్రక్షతాదభ్యభిరక్షతాదిమమిమగో రక్షతాభ్యభిరక్షతాదిమం క్షతాదిమమిమగుం రక్షతాద్రక్షతాదిమంమీమం తస్మై దే తస్మై తస్మై దే ప్రతిహర్యతే ప్రతిహర్యతే తే తస్మై తస్మై దే ప్రతిహర్యతే ప్రతిహర్యతే ప్రతిహర్యతే తే తే ప్రతిహర్యతే జాతవేదో జాతవేద ప్రతిహర్యతే తే తే ప్రతిహర్యతే జాతవేద ప్రతిహర్యతే జాతవేదో జాతవేద ప్రతిహర్యతే ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే విచరుషణే జాతవేద ప్రతిహర్యతే ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే ప్రతిహర్యత ఇది ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే విచరుషణే జాతవేదో జాతవేదో విచరుషణే జాతవేద ఇది జాతవేద విచరుషణ ఇది విచరుషణే జనామి జనామ్యగ్నే జనామి సుష్టుతికో సుష్టుతిం జనామ్యగ్నే జనామి సుష్టుతిం జనామి సుష్టుతికో సుష్టుతిం జనామి జనామి సుష్టుతిం సుష్టుతిమితి సుష్టుతిం దివస్ పరిపరి దివో దివస్ పరిప్రథమం ప్రథమం పరి దివో దివస్ పరిప్రథమం పరిప్రథమం ప్రథమం పరిపరి ప్రథమం యజ్ఞే యజ్ఞే ప్రథమం పరిపరి ప్రథమం యజ్ఞే సమంజ్ఞే యజ్ఞే ప్రథమం ప్రథమం యజ్ఞే అగ్నిరగ్నిర్జ్ఞే ప్రథమం ప్రథమం యజ్ఞే అగ్ని అగ్నిరగ్నిర్జ్ఞే యజ్ఞే అగ్నిరస్మదస్మదగ్నిర్జ్ఞే యజ్ఞే అగ్నిరస్మద్ అగ్నిరస్మదస్మదగ్నిరగ్నిరస్మద్విలీయం ద్వితీయమస్మదగ్నిరగ్నిరస్మద్విలీయం అస్మద్వితీయం ద్వితీయమస్మదస్మద్వితీయం పరిపరి ద్వితీయమస్మదస్మద్వితీయం పరి ద్వితీయం పరిపరి ద్వితీయం ద్వితీయం పరి జాతవేదా జాతవేదా పరి ద్వితీయం ద్వితీయం పరి జాతవేదా పరి జాతవేదా జాతవేదా పరిపరి జాతవేదా జాతవేదా ఇది జాతవేదాః ద్వితీయమప్సు తృతీయం తృతీయమప్సు నృమణా నృమణా అప్సు తృతీయం తృతీయమప్సు నృమణా అప్సు నృమణా నృమణా అప్స్వప్సు నృమణా అజస్రం అజస్రం నృమణా అప్స్వప్సు నృమణా అజస్రం స్వీత్యపోసు నృమణా అజస్రం అజస్రం నృమణా నృమణా అజస్రమింధాన ఇంధానోజస్రం నృమణా నృమణా అజస్రమింధాన నృమణా అజస్రమింధాన ఇంధానోజస్రమజస్రమింధాన ఏనమేనమింధానోజస్రమజస్రమింధాన ఏనం ఏనమేనమింధాన ఇంధాన ఏనంజరదే జరద ఏనమింధాన ఇంధాన ఏనంజరతే ఏనంజరతే జరద ఏనమేనంజరదే స్వాధీ స్వాధీర్జరత ఏనమేనంజరదే స్వాధీర్జరదే స్వాధీ స్వాధీర్జరదే జరదే స్వాధీ స్వాధీరి స్వాధీ శుచః పావక పావక శుచిశ్రుచిః పావక వంద్యో వంద్యః పావక శుచిశ్రుచిః పావక వంద్యః పావక వంద్యో వంద్యః పావక పావక వంద్యోగ్నేగ్నే వంద్యః పావక పావక వంద్యోగ్నే వంద్యోగ్నేవంజోగ్నే బృహద్ అగ్నే బృహద్ బృహదగ్నేగ్నే బృహద్విధి బృహదగ్నేగ్నే బృహద్వి బృహద్విధి బృహద్ బృహద్ విరోచసే రోచసే వి బృహద్ బృహద్ విరోచసే విరోచసే రోచసే వి విరోచసే ఇది రోచసే హృదయభిర్హృదయభిస్వంతం హృదయభిరాహుత ఆహుతో హృదయభిస్వంతం హృదయభిరాహుత హృదయభిరాహుత ఆహుతో హృదయభిర్హృదయభిరాహుత ఆహుత ఇత్యాహుత దుర్మరుషం దుర్మరుషమాయుశ్రియే శ్రియ ఆయుర్దుర్మరుషం దుర్మరుషమాయుశ్రియే దుర్మరు మరుషమితి దుః మరుషం ఆయుశ్రియే శ్రియ ఆజురాయుశ్రియేరు చానోరుచానశ్రియ ఆజురాయుశ్రియేరు చాన శ్రియేరు చానోరుచానశ్రియే శ్రియేరు చాన చాన ఇది రుచాన అగ్నిరమృతో అమృతో అగ్నిరగ్నిరమృతో అభవదభవదమృతో అగ్నిరగ్నిరమృతో అభవత్ అమృతో అభవదభవదమృతో అమృతో అభవద్వయోభిర్వయోభిరభవదమృతో అమృతో అభవద్వయోభిః భిర్వయోభిరభవద్భవద్వయోభిర్యద్యద్వయోభిరభవద్భవద్వయోభిర్యదో అజనయత్ సురేత అజనయదజనయత్ సురేతేజస్తేజ ఆనట్ శుచిశుచ్యానట్జస్తేజ ఆనట్శుచి ఇది సుతజః సహంతమగ్నే సహంతమాసహంతమగ్నే సహంతమాసహంతమాసహంతమాభరభరాసహంతమాభరాభరభరాభరద్యుమ్నస్య ప్రాసహ ద్యుమ్నస్య ప్రాసః రయిగో రయిం ప్రాసః ద్యుమ్నస్య ప్రాసః రయిం ప్రాసః రయిగో రయిం ప్రాసః ప్రాసః రయిం ప్రాసహేతి ప్రాసః రయిమితి రయిం విశ్వాయో యో విశ్వా విశ్వాయశ్చ ఋషణీశ్చ ఋషణీర్యో విశ్వా విశ్వాయశ్చ ఋషణీశ్చ ఋషణీశ్చ ఋషణీర్యోజశ్చ ఋషణీరభ్యభిచ ఋషణీర్యోజశ్చ ఋషణీరభి ఋషణీరభ్యభిచ ఋషణీశ్చ ఋషణీరభ్యాస సాభిజుషణీశ్చ ఋషణీరభ్యాస అభ్యాసాభ్యాసావాజేషు వాజేష్ాసాభ్యాసావాజేషు ఆసావాజేషు వాజేష్వాసావాజేషు సాసహత్వాజేష్వాసావాజేషు సాసహద్ వాజేషు సాసహత్ సాసహద్వాజేషు వాజేషు సాసహద్ సాసహది సాసహద్ అగ్నే అగ్నే తందమగ్నే పృతనాసహం పృతనాసహమగ్నే తందమగ్నే పృతనాసహం అగ్నే పృతనాసహం పృతనాసహమగ్నే అగ్నే పృతనాసహగో రజిగో రయం పృతనాసహం పృతనాసహగో రజిగో సహస్వస్సహస్వో రయం పృతనాసహం పృతనాసహగో రజిగో సహస్వ పృతనాసహమితి పృతనాసహం రజిగో సహస్వస్సహస్వో రజిగో రజిగో సహస్వ సహస్వో రజిగో రజిగో సహస్వ సహస్వ సహస్వ సహస్వ ఆభర భరా సహస్వ సహస్వ ఆభర ఆభర భరా భరా భరేతి భరా సత్యో అద్భుతో అద్భుత సత్యో సత్యో అద్భుత అద్భుతో అద్భుత సత్య సత్యో అద్భుతో దాతాద్భుత సత్య సత్యో అద్భుతో దాత అద్భుతో దాతాద్భుతో అద్భుతో దాత వాజస్య వాజస్య దాతాద్భుతో అద్భుతో దాత వాజస్య వాజస్య వాజస్య దాత వాజస్య గోమతో గోమతో వాజస్య దాత వాజస్య గోమత వాజస్య గోమతో గోమతో వాజస్య వాజస్య గోమత గోమత ఇది గోక్షాన్నాయ వశాన్నాయ వశాన్నాయోక్షాన్నాయోక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ సోమపృష్టాయ వశాన్నాయోక్షాన్నాయోక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయక్షాన్నాయేత్యుక్షాన్నాయ సోమపృష్టాయ సోమపృష్టాయ వశాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వేధసే వేధసే సోమపృష్టాయ వశాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వేధసేషాన్నాయేతి వశాయ సోమపృష్టాయ వేధసే వేధసే సోమపృష్టాయ సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమపృష్టాయ వేధస ఇది వేధసే సోమైర్విధేమ విధేమ స్తోమై స్తోమైర్విధేమాగ్నజే అగ్నజే విధేమ స్తోమై స్తోమైర్విధేమాగ్నజే విధేమాగ్నజే అగ్నజే విధేమ విధేమాగ్నజే అగ్నజ ఇత్యగ్నజే పద్మాహి చక్రే అగ్నిరగ్నిశ్చక్రే ఆత్మసద్వా చక్రే అగ్ని ఆత్మసద్వేత్యత్మా సద్వా చక్రే అగ్నిరగ్నిశ్చక్రే చక్రే అగ్నిర్జనుషా జనుషాగ్నిశ్చక్రే చక్రే అగ్నిర్జనుషా అగ్నిర్జనుషా జనుషాగ్నిరగ్నిర్జనుషాజ్మాజ్మ జనుషాగ్నిరగ్నిర్జనుషాజ్మా జనుషాజ్మాజ్మ జనుషా జనుషాజ్మాన్నమన్నమజ్మ జనుషా జనుషాజ్మాన్నం అజ్మాన్నమన్నమజ్మాజ్మాన్నం అన్నమిత్యన్నం తన్వగుం సత్వన్నో నస్వగుం సత్వన్నో నస్వన్నో ఊర్జసన ఊర్జసనే నస్వన్న ఊర్జసనే ఊర్జసన ఊర్జసనే నోన ఊర్జసన ఊర్జమూర్జమూర్జసనే నోన ఊర్జసన ఊర్జం ఊర్జసన ఊర్జమూర్జమూర్జసన ఊర్జసన ఊర్జం ధాధా ఊర్జమూర్జసన ఊర్జసన ఊర్జం ధాజసన ఇూర్జాసనే ఊర్జం ధాధా ఊర్జమూర్జం ధా రాజా రాజా ధా ఊర్జమూర్జం ధా రాజా రాజా రాజా ధాధా రాజే వేవ రాజా ధాధా రాజే వాజే వేవ రాజా రాజే వజేర్జేరివ రాజా రాజే వజే వజేర్జేర వేవజేర వృకే వృకే జేరి వేవజేర వృకే శుక్రా కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే తృతీయ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.